కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట. తెలుగు వారు నవజీవన నిర్మాతలని, తెలుగు జాతి సకలావనికే జ్యోతియని. కలసి పాడుదా తెలుగు పాట, కదలి సాగుదా వెలుగు బాట. శూరుడు వీరేశలింగం ఫలం పట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం. అడుగో అతడే వీరేశలింగం. మగవాడంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్లికి అర్హత ఉంటే, బ్రతుకే తెలియని బాలబితంతువు కెందుకు లేదా హక్కంటాను. చేతికి గాజులు తొడిగాడు, చెదిరిన తిలకం దిద్దాడు. మోడు వారిన ఆడబ్రతుకున్న పసుపు కుంకుమ నిలిదాడు, నిలిదాడు. అడుగో అతడే గురదాడా. మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండు కులములు, మంచి అన్నది మాలయైతే మాలనేనవుతాను. మాలనేనవుతాను అన్నాడు కలసి పాడుదా.